మూడు వేదవాక్య విచారణ, శృతి విచారణ. మేడమీదికి మెట్లు కట్టినట్లుగా, గణిత శాస్త్రంలో స్టెప్స్ వేసినట్లుగా వ్యాసమహర్షి ఇంత సుదీర్ఘంగా మహోపదేశం చేస్తే సుఖమహర్షి అవననలేదు, కాదనలేదు, మధ్యలో ప్రశ్నలు వేయలేదు. వినడం మాత్రం శ్రద్ధగా వింటున్నాడు. ఇంత విన్నా మనిషిలో ఏ వికాసమూ రాలేదు. అది చూసి వ్యాసమహర్షి కొత్త మార్గంలో మళ్లీ ఉపదేశం మొదలుపెట్టాడు. సుఖకుమార, వేదం పరమప్రమాణం అని నువ్వు అంగీకరిస్తావు కదా. ఆ వేదంలో యజ్ఞాలు చేస్తే స్వర్గం వస్తుందని, దొంగతనం వంటి పాపాలు చేస్తే నరకం వస్తుందని ఉంది. దానర్థం ఏమిటి? ఈ భూలోకంలో ఒక మానవుడు ఒక యజ్ఞం చేస్తే దాని ఫలితాన్ని వాడు కొన్ని సంవత్సరాల తరువాత ఈ దేహాన్ని వదిలేసినాక ఇంకో లోకాన్ని చేరినాక అక్కడ మళ్లీ వేరే శరీరాన్ని ధరించినాక ఆ శరీరంతో ఆ సుఖము, ఆ దుఃఖము అనుభవిస్తాడు. ఇది వేదశాసనం. అంటే జీవి అనేవాడు భూమి మీద ఉండే స్థూలదేహాన్ని వదిలేసినాక ఒకనొక సూక్ష్మ శరీరాన్ని ధరించి స్వర్గంలో మరొక స్థూలదేహంలోకి ప్రవేశిస్తాడు. అలాగే స్వర్గంలో వాడికి నూకలు చెల్లిపోయాక అక్కడి స్థూల శరీరాన్ని వదిలేసి మళ్లీ సూక్ష్మ శరీరం ధరించి మళ్లీ భూమి మీద మరో స్థూల శరీరం ఆశ్రయిస్తాడు. దానిని బట్టి ఏమి తేలింది? ఈ స్థూలదేహంలో సూక్ష్మ శరీరధారి వేరే ఇంకొకడు ఉన్నాడు అని తెలుస్తోంది కదూ. ఈ సూక్ష్మ శరీరధారి భూలోకంలో శరీరం ధరిస్తే భూలోక సుఖాలు అనుభవిస్తున్నాడు, స్వర్గలోక శరీరం ధరిస్తే స్వర్గలోక సుఖాలు అనుభవిస్తున్నాడు. ఏ లోకంలో ఉన్నా వీడికి సంసారం తప్పటం లేదు. ఏ లోకంలో ఉన్నా, ఏ శరీరంలో ఉన్నా సంసారం అనుభవించేది ఆ సూక్ష్మ శరీరధారి మాత్రమే కాని ఆయా స్థూల శరీరాలు కావు. సూక్ష్మ శరీరధారి సంసారం అనుభవిస్తున్నాడు అంటే వాడికి ఇంద్రియాలు, శరీరము, మనస్సు ఉన్నాయన్నమాట. అంతేగదా, అవన్నీ ఉన్నాయి అంటే వాటిలోని అసలు చైతన్యం ఆ ప్రాణేంద్రియాల కన్నా, మనస్సు కన్నా వేరుగా ఉన్ననట్లే కదా. ఇప్పుడు మరో దారిన కూడా వద్దాం. లోకంలో ఎవడైనా ఉద్యోగం చేశాడంటే ఎన్ని రోజులు చేస్తే అంత జీతం ఇస్తారు. ఒకడు వ్యవసాయం చేశాడంటే ఎన్ని ఎకరాలు దున్నితే అంత పంట వస్తుంది. అంతేగాని ఒకరోజు పనిచేస్తే జీవితమంతా జీతం ఇస్తూనే ఉంటారని కాని, ఒక గజం పొలం దున్నితే ధాన్యరాశి వర్షిస్తూనే ఉంటుందని కాని ఎవరూ చెప్పలేరు. అది సాధ్యం కాదు. ఇదే విధంగా ఎవరైనా పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తే కొంత దీర్ఘకాలం స్వర్గంలో ఉండగలరని చెప్పవచ్చునేమోగాని, శాశ్వతంగా స్వర్గంలో ఉండి శాశ్వతంగా స్వర్గసుఖాలు అనుభవిస్తారని చెప్పడానికి వీలు లేదు. అందుకనే వేదమాత ఆయసర్ 8 పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయత్ నాస్తికృత హకృతేనా అని చెప్పింది. అంటే ఒకనొక తత్వపరిశీలకుడు లోకంలో ఎక్కడ చూసినా సరే చేసిన పనికి అనుగుణంగా ఫలితం రావటం కనిపిస్తోంది అని గమనించాడు. తద్యథేహ కర్మచితో లోకః క్షీయతే ఏవమేవామూత్ర పుణ్యచితో లోకః క్షీయతే అని కూడా వేదం చెప్పింది. అంటే లోకంలో శ్రమపడి సంపాదించుకున్న సంపదలన్నీ కొంతకాలానికి తరిగిపోతాయి గదా. అలాగే ఎన్ని పుణ్యాలు చేసి ఎంత స్వర్గం సంపాదించినా సరే ఏదో ఒకనాటికి ఆ పుణ్యం తరిగిపోతుంది, ఆ స్వర్గసుఖాలు ఎగిరిపోతాయని వేదం చెబుతోంది. ఇలాంటి వేదవాక్యాలన్నీ పరిశీలించి ఆ తత్వపరిశీలకుడు చాలా దిగులు పడిపోయాడట. నిర్వేదమాయత్ దిగులుతో దిగాలు పడి ఎంత చేసినా దానివల్ల శాశ్వతమైన పదవి లభించదు, అనగా శాశ్వతమైన సుఖం, శాశ్వతమైన మోక్షం లభించదు. నాస్తికృత కృతేనా అన్నాడట. అలా నిర్వేదంలో పడినవారికి వేదమాతే ఉపాయం యొప్పింది. తరతి శోకమాత్మవిత్ అని, అంటే ఈ శోకాన్ని, అనగా ఈ సంసారాన్ని పూర్తిగా తరించాలంటే దానికి ఒకటే ఉపాయం, వేరే ఏ పని చేయకూడదు, నీ ఆత్మతత్వాన్ని నీవు తెలుసుకోవాలి అని వేదం శాసిస్తోంది అనేది శుద్ధ కనుక సుఖకుమార. వేద ప్రామాణ్యం వల్ల తేలిందేమంటే ఈ సంసారం అనేది పోవటానికి నువ్వు చెయ్యవలసిన ఒకే ఒక పని ఆత్మజ్ఞానం సంపాదించటం. ఏమని జ్ఞానం? చైతన్యమని, దానికి దేనితోనూ సంపర్కం లేదని, అట్టి శుద్ధ చైతన్యమే సర్వత్రా వ్యాపించి ఉందని, ఆ శుద్ధ చైతన్యం ఒక్కటే ఈ ప్రపంచంలో సత్యవస్తువని, అదే నువ్వని నువ్వు గ్రహించాలి. సన్ములా సోమ్యమా సర్వాః ప్రజాః సదాయతనాః సత్ప్రతిష్ఠాః ఛాందోగ్యం అని వేదమాత శాసిస్తోంది. అంటే ఈ ప్రపంచమంతా ఆ శుద్ధ చైతన్యంలోంచే వచ్చి ఆ శుద్ధ చైతన్యంలోనే ఉండి ఆ శుద్ధ చైతన్యంలోనే లయిస్తుంది. ఆ శుద్ధ చైతన్యానివి నువ్వే సుఖకుమార. ఈ విధంగా వేద ప్రామాణ్యం వల్ల కూడా సంసారమనేది నిజంగా ఉన్న వస్తువు కాదని, ఆత్మజ్ఞానం వల్ల పోతుందని మనకు నిరూపణ అవుతోంది. కనుక ఓ కుమార, నీ శుద్ధమైన ఆత్మస్వరూపాన్ని గూర్చి నువ్వు మననం చేసుకో. దేహాదుల మీద ఉండే భ్రాంతి దృష్టిని వదిలిపెట్టు. ఇంతకంటే నువ్వు చేయాల్సింది లేదు అని వ్యాసమునీంద్రుడు ఇంత సుదీర్ఘంగా ఉపదేశం చేస్తే సుఖమహర్షి నీళ్లు చప్పరించేసి, మీరేమైనా కొత్త విషయాలు చెబుతారేమో అనుకున్నా అన్నాడు. వ్యాసమహర్షింటే సామాన్యుడు కాదు. సమస్త విద్యలు మూర్తిభవించిన విగ్రహం వ్యాసమహర్షి. అంతమాత్రమే కాదు, రాజకీయాలలో కూడా మంచి అనుభవం గల వ్యక్తి. అందుచేత కొడుకు ఎప్పుడైతే నాలుక చప్పరించేశాడో ఆయన వెంటనే ప్లేటు ఫిరాయించేశాడు. ఆయన ఏమన్నాడంటే, సుఖకుమార, నువ్వు మంచి మేధావివి, మంచి పరిశీలనశీలివి, నాకు ఈ వేదాంత విషయాల గురించి అంత బాగా తెలియదు, అనుభవం కూడా తక్కువ. నాకు తెలిసినంతలో నీకీ విషయాలను గూర్చి అనుభవపూర్వకంగా చెప్పగలవాడు ప్రస్తుతం భూలోకంలో రాజుగా జీవిస్తున్న జనక మహారాజు ఒక్కడే. కావాలనుకుంటే ఆయన దగ్గరకు వెళ్లి ప్రయత్నం చేసి చూడు అన్నాడు. ఐసర్వ్ 69. తండ్రిగారు అంత సూటిగా నిజం చెప్పేసినందుకు సుఖమహర్షి చాలా సంతోషించాడు. ఆయన వెనువెంటనే మేర్పర్వతం మీద నుంచి దిగి తన యోగశక్తితో ఒక పాంచభౌతిక రూపం ధరించి భూలోకంలో జనక మహారాజు రాజ్యం చేస్తున్న మిథిలా నగరానికి వచ్చాడు.